అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంబులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతు. పరమ భాగవతులరా, పోతన భాగవతం సప్తమ స్కంధంలో ప్రహ్లాద చరిత్ర, ఆయన చెప్పినటువంటి జ్ఞానము భక్తి ఒక అద్భుతము అద్వితీయము అయినటువంటి రెండు విషయాలు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మార్గములు, అందరూ అనుసరించేటటువంటి మార్గములు. జ్ఞానులైనటువంటి వారందరూ యోగము ద్వారా ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ జీవుడు అనేటటువంటి వాడు ప్రత్యేకంగా ప్రళయకాలమునందే ఆ పరమాత్మ నుంచి విడివడి వచ్చేస్తూ ఉంటాయి. అన్నీ వచ్చినట్టు లయం నుంచి సృష్టికాలంలో అన్నీ ఆయన నుంచి బయటకు వచ్చేసినట్లు మనం చెప్పుకుంటాం. సృష్టిలో భూమి, గాలి, నీరు, నిప్పీట అణువులు, అలాగే జీవాణువులు కూడా మొత్తం వచ్చేసినాయి. ఇవి మరలా తిరిగి లయంలో మళ్ళీ కలిసిపోతూనే ఉంటాయి. అయితే ఈ లోపల పరమాత్మని చేరేటటువంటివి మార్గాలు ఉన్నవి, ఇక మళ్ళీ రావవి. ఈ జీవులు వెళ్ళినటువంటి జీవులు ఆ పరమాత్మలో ఉండిపోవటము, అది ఒక లోకమై ఉండిపోవటము, రెండు రకాలు. శాస్త్రములలో రెండు రకాలు ఉన్నాయి. ఎవరికి ఏది ఇష్టమైతే వారు దానిని అనుసరించవచ్చు, దాన్ని ఎవరూ నిర్బంధించరు. కనుక జీవతత్వము ఇక్కడ ఉన్నప్పుడు మొత్తం ప్రపంచమంతా భగవతత్వమే. మయాతతమిదం సర్వం జగత్తు అవ్యక్తమూర్తిన అన్నాడు శ్రీకృష్ణస్వామి గీతలో. వ్యక్తం కానటువంటిదయ్యా అది మూర్తమే, మూర్తే అంటే రూపమే, వ్యక్తం కాదు, బయటికి తెలియదు, అలా మొత్తం వ్యాపించి ఉన్నాను అన్నాడు ఆయన. కనుక ఆయన హృదయమునందు మాత్రమే ఉంటాడు అనేటటువంటిది కాదు, హృదయములోనూ ఉంటాడు. అంతటా ఉన్నవాడు అక్కడ ఉంటాడు కదా, అదే కదా మన వాళ్ళు అందరూ చెప్పేది. అంతటా ఉన్నప్పుడు ప్రతిమలోనూ ఉంటాడు, కేవలం ప్రతిమలోనే ఉంటాడు అనుకోకూడదు అని చెబుతారు. కనుక ఆయన అంతటా ఉంటాడు. జీవుడు కూడా దాంట్లో భాగమే, ఈ అణువులన్నింటిలోనూ భాగమే. అలాగే అతనిలోనూ లోను అనేది ఏమి కాదు, మన మీద ఒక వాడుక ప్రకారంగా చెప్పుకుంటూ ఉన్నాం. నిజానికి అవన్నీ కూడా ఇప్పుడు లోపల అని ఆలి అని అంటే ఎట్లాగంటే ఇంటి లోపల ఉన్నాడా ఇంటి బయట ఉన్నాడా అన్నట్లు, లేకపోతే కారు లోపల ఉన్నాడా కారు బయట ఉన్నాడా అన్నట్టుగా కాదు. వాటన్నింటినీ తేజోద్రవ్యములు అంటారు, వెలుగులు. ఇప్పుడు ఒక సూర్యకాంతి వచ్చింది, ఆ సూర్యకాంతిలో బ్యాటరీ లైట్ వేశారు అనుకోండి, లేదు ఈ లైట్లు వేశారు. ఇప్పుడు బ్యాటరీ లైట్లు అంటే పూర్వకాలం వాడేవాళ్ళు, ఇప్పుడు ఈ లైట్లు వేసినా ఈ కాంతి ఆ కాంతి కలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకి అలా కలిసిపోయినాయి ఏమి, అక్కడ ఒక దాని లోపల ఒకటి అని అంటూ దీని లోపల దాని లోపల అనేది ఏమీ లోపల ఉండదు. అక్కడ వాడుకేదో వాడుకుంటూ ఉంటాం. కనుక ఇలాంటి స్థితిలో ఈ జీవతత్వము అనేది మనకి కర్మతో ముడిపడి ఉన్నది. కనుక జీవుడు అనేవాడు ప్రతి జీవుడు వేరు వేరే, ప్రతి శరీరానికి భిన్నమే, ఎవడి కర్మ వాడిదే. అందువలన వాడు అంతటా చూడలేకపోతున్నాడు. అంతటా చూడగలిగితే ఎక్కడికో వెళ్ళవసరం లేదు, పరమాత్మ కోసమై ఎక్కడికి వెళ్ళవసరం లేదు. సుఖమహర్షి లాంటి వాళ్ళు, ఇంకా నమ్మాళ్ళవారు లాంటి వాళ్ళు అందరూ మొత్తం ప్రపంచమంతా కూడా అలాగే చూశారు. అయితే హృదయంలో అంగుష్ట మాత్రంగా ఉంటాడని కొన్ని ఉపనిషత్తులు చెప్పినాయి, దీని మీద చర్చ చేశారు. ఏమి చేశారు, అంగుష్ట మాత్ర పురుష అనేటటువంటిది. మరి అంగుష్టమే అయితే ఇక అవతల లేడా అనేటటువంటి ఒక చర్చ ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములలో చర్చ. అయితే ఎందుకు చెప్పారు ఇది అని అంటే, హృద్ధి అపేక్షయ మనుష్యాధికారత్వాత్ అని చెప్పారు అక్కడ. అంటే మనుషులకి జ్ఞానబోధ చేసేటప్పుడు వారి హృదయమును అంగుష్ట మాత్రము ఆ హృదయంలో ఉంటాడని చెప్పారు. కానీ అంతేకాదు, ఆయన తర్వాత సూత్రం ఇంకోటి ఉంది, తదుపరి అప్పి బాధరాయణ సంభవాత్ అని. అంటే అక్కడే కాదు ఇంకా అంతటా ఉంటాడు అనేది బాధరాయణుని అభిప్రాయం అని చెప్పారు ఆయన. అయితే మన మహాపురుషులు ఏం చేశారంటే, మరి చాలామంది ఈ భాష్యాలు రాసిన వాళ్ళు చాలామంది దీన్ని ఇక్కడ వక్ర మార్గాన్ని పట్టించారు. వక్ర మార్గం అని అనుకోకూడదేమో, కానీ సరే వాళ్ళ ఉద్దేశం అది అయితే కావచ్చు, వారి భాష్యాలు వాళ్ళ ఇష్టం. ఏమంటారంటే, మనుష్యులకు అధికారము అని అన్నారు కనుక దేవతలకు ఉందా లేదా అని చర్చ చేసి అక్కడ దేవతలకు కూడా ఉందని బాదరాయణుడు అన్నాడని చెబుతారు. ఇక్కడ కులాలను పెద్ద చర్చ చేస్తారు, అది మనకు అనవసరం. బాదరాయణుడు చెప్పినటువంటిది తదుపరి అపి అంటే పరమాత్మ హృదయమునందు మాత్రమేనా ఇక లేడా అని అంటే అంతటా ఉన్నాడు అని చెప్పాడు ఆయన బాదరాయణుడు అని. ఆ వ్యాసుడినే బాదరాయణుడు అంటారు, అక్కడ వ్యాసుడు అనే మాట ఉండదు. అసలు ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు కనుక వ్యాసుడు అనేది బిరుదు, బాదరాయణుడు కూడా ఆయన పేరే అంటారు. సరే ఎవరైతే ఏమి సూత్రములు చెప్పినా ఆయన బాదరాయణుడు, ఆయన అభిప్రాయం ప్రకారము అంతటా ఉంటాడు అనేది ఆయన చెబుతాడు. అన్నీ చెప్పినాయి ఆ మాట శ్రీకృష్ణస్వామి స్వయంగానే చెప్పాడు. మరి మధ్య మధ్యలో ఇవన్నీ ఎందుకనంటే మన వాళ్ళు మరి ఎన్నో పెట్టి కూర్చుంటారు, మరి వాళ్ళు చెప్పారు, మరి వీళ్ళు చెప్పారు, ఇన్ని చెప్పినా ఈనాటికి ఒక మార్గానికి రారు. సరే రాని వాళ్ళని గురించి వదిలేసేసి వచ్చేటటువంటి వారి మనము ఇక్కడ ఆలోచించేద్దాం. ప్రహ్లాదుడు చెప్పాడు అంతటా పరమాత్మ ఉంటాడు కనుక అతడిని తెలుసుకోవటానికై జీవుడు ఇక్కడ ఈ హృదయమునందు మాత్రమే ఇతడు తెలుసుకోగలుగుతాడు, అంతా తెలుసుకుంటే జీవన్ముక్తుడు అయిపోతాడు అంటారు. అందుకోసమే అతడు ఆ సంధికాలము జాగ్రత్త దశ మెలకుగా ఉండటము, సుషుప్తి అంటే నిద్రపోవటము, ఆ మధ్యకాలం ఉన్నదే సంధికాలం తెలియదు, అది ఇటు తెలియదు అటు తెలియదు, అది ఎంత ఏ కాలం అనేది ఊరికే ఏదో గంటలు ఉండదు నిమిషాలు ఉండదు, అసలు అది కాలము అని అనాలి కనుక అంటున్నారు, కానీ అక్కడేమి సెకండ్లో లిప్తలో కూడా అసలు ఏమీ తెలియదు. ఊరికే ఉదాహరణలు చెప్పుకుంటాం. నేను చెప్పింది ఏంటంటే ఒక తృణజలువుక అనేది ఒక గడ్డి పురుగు, అది అలా ఇంకొక దానికోసం వెతుకుతూ ఉంటుంది ఆధారం కోసం. అలాగే ఈ జీవుడు నిద్రకి లోపలికి ఉపక్రమించడానికి పోతూ ఉంటాడని చెబుతున్నారు. అలా పోయేటప్పుడు అంటే మొదట కళ్ళల్లో ఉంటాడని జాగ్రత్త దశలో, అక్కడ నుంచి కిందకి దిగిపోతూ ఉంటుంది అంటే అది జ్ఞానమే. మళ్ళీ దిగిపోతాడంటే మెట్లు ఉండవు, అతడికేమి శరీరం ఏది అంటూ జ్ఞానం మాత్రం తప్ప ఇంకేమీ కాదు, అతడిని చెప్పుకుంటాం అంతే. అలా జ్ఞానము అనేది ఒక అణువు, ఏషో అణురాత్మ చేతస వేదిస వ్యహ అని ఉపనిషత్తులన్నీ చెప్పినాయి. ఇతడు అణువు, చేతస్సు చేత మనస్సు చేత మాత్రమే తెలియబడతాడు అనేది ఉన్నది. కనుక అలా దిగిపోయి ఆ హృదయంలో ఉన్నటువంటి పురీతత్వ అనే నాడిలోకి చేరిపోయటానికి ఆ లోపలికి వెళ్ళేటప్పుడు అటు ఇటు సంధికాలం, అది అటు ఇటు అనేది ఒక గడప లాంటిది అనుకోండి, అటు ఇటు అది తెలియదు. అది ఈధరిని తెలియదు, ఈధరిని తెలిస్తే మెలకువ, ఆధరికి వెళ్ళిపోతే సుషుప్తి. కనుక అది క్షణంలో ఏ క్షణం అంటాను కూడా వీల్లేదు, అలా జరిగిపోయింది. కనుక ఇది సంధికాలము, దీన్ని గుర్తుంచుకున్నట్లయితే దీనికోసం కొంత ప్రయత్నం చేస్తే జ్ఞానులకు యోగులకు మాత్రమే ఇది. భక్తులకు ఏం చెప్పారు, నువ్వు చేయగలిగితే చెయ్యి కాదని అనరు, కానీ భక్తికి మళ్ళీ చెప్పారు ఆయన ఈ శరణాగతి అనేటటువంటిది, భక్తి అన్నా శరణాగతి అన్నా ఒకటే. ఏయో రకరకాలుగా చెప్పేవన్నీ కూడా తేలికగా తెలిసే దానిని తెలియనీయకుండా చేయటం శాస్త్రములు అనేవి చేసే పని. సరే చెప్పుకోక తప్పదు, చెప్పుకుంటూనే ఉంటాము. ఆ సమర్పణ అది ఆత్మలో నెరుక అంటాడు పోతన గారైతే, నవవిధ భక్తులు చెప్పినప్పుడు ఆత్మలో నెరుకయున్ సంకీర్తనలు అంటాడు ఆయన. ఆత్మలో నెరుక అన్నదే ఆత్మసమర్పణము, అది తెలుసుకోవటం. అక్కడ ఎరుక శబ్ద ప్రయోగం ఉన్నది అని అది జ్ఞానమని అది తెలుసుకోవటం అని అంటుంటారు. అది సత్యమే, ఇది సత్యమే. ఇక శరణాగతి ద్వారా కూడా మన శరీరం అంతా కూడా ఆహ్లాద సీత నేత్రాంబు పులకీకృత గాత్రవాన్, ఆ కథలు విన్నా నామాలు అన్నా ఏదైనా సరే ఆ నవవిధ భక్తులలో ఏ దానిని ఆచరించినా శ్రవణ కీర్తన శ్రవణ స్మరణ మనన పాదసేవన అర్చన దాస్య సఖ్య ఆత్మనివేదనాదులు ఏది చేసినా సరే అనన్యాశ్చింత ఎంతో మామని పరమాత్మ చెప్పినట్టు ఉండాలి, ఇతర చింతలు అక్కడ ఏమీ ఉండకూడదు. అలా ఉన్న స్థితిలో అప్పుడు ఈ పరమాత్మ ఈ సుఖాన్ని, పరమాత్మ సుఖాన్ని భక్తుడు పొందుతాడు, అలా జ్ఞాని పొందుతాడు, యోగి పొందుతాడు. కనుక ఈ రెండింటినీ గుర్తుపెట్టుకోవాలి. రెండింటికి కూడా పోటీ పడవసరం లేదు, ఎక్కువ తక్కువలు లేవు. ప్రహ్లాదుడి దగ్గర రెండూ చెబుతారు. ఇంతకుముందు ఒకసారి చెప్పాడు ఆయన, శోధింపంబడి సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికిన్ గాథల్ మాధవ సేముషీతరణి అన్నాడు ఆయన. సేముషి అంటే జ్ఞానమనే అర్థం. అక్కడ భక్తి అని చెప్పలేదు, కానీ మాధవ సేముషి అన్నాడు కనుక భక్తి అంటారు. అంటే మాధవుడిని తెలుసుకోవటమేగా, జ్ఞానము అదే భక్తి అదే. అయితే యోగం వచ్చేటప్పటికి మరల వేరవుతూ ఉంటాయి, అనుభవించేది ఒక్కటే. కనుక ఈ రెండు నా దృష్టిలో అయితే రెండు సమానమే. ఏది ఎవరు చేయగలిగితే దానిని చేసుకోవటము మంచిది. సాంఖ్య యోగవు పృథక్ బాలాహ ప్రవదంతి నా పండితాహ అని భగవానుడు చెప్పాడు. ఒకటి సాంఖ్యము, ఒకటి యోగము. ఆ సాంఖ్యము అని చెప్పినటువంటిది జ్ఞానము, యోగము అని చెప్పినటువంటిది క్రియారూపమైనటువంటిది. ఇది క్రియాయోగము, క్రియాయోగము కూడా. ఇదే భక్తి అంటే భక్తి రెండింటికి ఉండాలి, ఇష్టము అని చెబుతారు. కనుక రెండే మార్గాలు, దీంట్లో పెద్ద కన్ఫ్యూజన్ అంటే ఏం లేదు. ఏది ఇష్టమైతే దాన్ని ఆచరించవచ్చు. దేనిని ఆచరించినా సరే చిత్తశుద్ధితో చేయాలి అన్నది ప్రధానమైనటువంటి విషయము. కనుక అలా చెప్పి ఇంకా అదే చెప్తూ ఉన్నాడు ఆయన, ధనుజారి లీలావతారంబులందలి శౌర్య కర్మంబులు సద్గుణములు విని భక్తుడగువాడు వేట్కతో పులకించు కన్నుల హర్షాశ్రుకణములుక గద్గదస్వరముతో కమలాక్ష వైకుంఠ వరద నారాయణ వాసుదేవ అనుచు నొత్తిలిపాడు నాడు నాక్రోశించునగు చింతనము సేయునతియునచ్చు మరులు కొనియుండు తనలోన మాటలాడు వెల్పు సోకిన పురుషుని వృత్తి తిరుగు బంధములు వాసి అజ్ఞాన పటలిగాల్చి విష్ణు ప్రాపించు తుది భక్తి వివశుడగుచూ. ఆయన యొక్క లీల అవతారములు, వాటిని శౌర్య కర్మలు అన్నీ కూడా ఆయన చేసినటువంటి అతిమానుష చేష్టితములు, ఆయన యొక్క సౌశీల్య వాత్సల్యాది గుణములు, భక్తుడైనటువంటి వాడు వాటిని విని పులకిస్తాడు. శరీరమంతా పులకరించిపోతుంది, కన్నుల నుంచి ఆనంద బాష్పాలు రాలిపోతూ ఉంటాయి, గొంతు పొడి గద్గద స్వరము అంటారు, డగ్గుత్తిక అంటారు దాన్ని. కమలాక్ష వైకుంఠ వరద నారాయణ వాసుదేవ పుండరీకాక్ష జగన్నివాస లక్ష్మీపతే ఎన్ని నామాలు, శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక అయ్యన్ని నామాలేగా కుంతి చెప్పింది. అదే నీకున్మృక్యద ద్రుంపవే భవల తల్లి నిత్యానుకంపానిధి ఆరంభంలోనే చేసింది కుంతీదేవి ఈ స్తోత్రము. ఈ పద్యము చెప్పించారు అక్కడ ఆమెతో. కనుక అలా పాడటము, అలాగే ఆయన కోసమై ఆ దర్శనము కోసమై ఆక్రోశించటము, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు నీ దర్శనం ఇస్తావు, చింతన అదే నతి దండం పెట్టుకోవటము. అలా తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడట, వేల్పు సోకిన అంటే దెయ్యం పట్టిన వాళ్ళలాగా తిరుగుతూ ఉంటాడు, అసలు ఏమీ తెలియదు, పిచ్చాడిలాగా ఉంటాడు. ఇట్లా బంధములన్నీ కూడా తెగిపోతాయి, భక్తుడికి భక్తి వివశుడై ఆయన్ని పొందుతాడు సుమా అని చెప్పాడు. కావున రాగాదియుక్త మనస్కుండైన శరీరికి సంసార చక్ర నివర్తకంబైన హరిచింతనంబు బ్రహ్మమందలి నిర్వాణ సుఖమని బుధులు తెలియుదురు. కనుక అలా సంసార చక్రాన్ని పోగొట్టేదయ్యా ఇది అని పండితులు తెలుసుకుంటారు, జ్ఞానులు తెలుసుకుంటారు. హరిభజనంబు దుర్గమంబు కాదు, అదేం కష్టం కాదు. నేను ఇంత చెప్పానని ఏదో పెద్ద కష్టం అనుకుంటున్నారేమో కాదు. హరి సకల ప్రాణి హృదయంబులందును అంతర్యామి అయి ఆకాశంబు భంగి నుండు, అందరి హృదయములందు ఉంటాడు ఆయన అంతర్యామిగా. దానిని ఆకాశంలాగా, దాన్ని దహరాకాశము అని కూడా అంటుంటారు. పరమాత్మనే విషయ ఆర్జనంబుల అయ్యేది లేదు. నీ విషయాలను సంపాదిస్తే అంటే శబ్దస్పర్శ రూపరస గంధాదులను నువ్వు సంపాదించుకుంటే దాని ద్వారా ఏమీ కాదయ్యా. నిమిష భంగుర ప్రాణులైన మర్చులకు మమతాస్పదంబులకు చంచలంబులైన పుత్ర మిత్ర కళత్ర పశు భృత్య బల బంధు రాజ్య కోశ మణి మందిర మంత్రి మాతంగ మహీ ప్రముఖ విభవంబులు నిరర్ధకంబులు, వ్యర్థములు సుమా. ఇవన్నీ అర్థం కానీ ఏం కాదుగా. హరి తప్ప మిగిలినవన్నీ వ్యర్థములే. యాగ ప్రముఖ పుణ్యలబ్ధంబులైన స్వర్గాది లోకభోగంబులు పుణ్యానుభవ క్షీణంబులు కానీ నిత్యంబులు కావు. ఇవి కూడా చెప్పాడు. యాగము మొదలైనవి ఇలాంటివి ఉన్నాయి. ఉపవాస వ్రత దాన శౌచ మఖ సంధ్యోపాసన అగ్నిక్రియ జపహోమ అధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి చేకూరదు అనేటటువంటిది తేల్చి చెప్పి పారేశాడు. అవి అనుభవ క్షీణాలు మరల పుణ్యము, స్వర్గానికి వెళ్ళటము క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. నరుండు విద్వాంసుండనని అభిమానించి కర్మంబులు ఆచరించి అమోఘంబులైన విపరీత ఫలంబులనొందు. ఏం చేస్తాడంటే విద్వాంసుడను అని అనుకుంటాడట, నేను తెలియగలవాడిని, నేను జ్ఞానిని, నాకు తెలుసు అని అలా అభిమానించిన వ్యక్తి ఈ పనులన్నీ చేసి విపరీతమైనటువంటి ఫలాలు పొందుతాడు. కర్మంబులు కోరక చేయవలయు. నువ్వేది చేసినా చెయ్యి, పనులు చేయకుండా ఉండలేవు. కర్మములను కోరకు, కోరి చేసిన దుఃఖంబులు ప్రాప్తించు. నువ్వు ఉపవాసాలు చేయి, ఏదైనా చెయ్యి, కోరిక లేకుండా చెయ్యి. అప్పుడు పురుషుండు దేహంబు కొరకు భోగంబులను అపేక్షించు. ఈ దేహ సుఖాలు వీటిని కోరతాడు. దేహంబు నిత్యంబు కాదు, తోడరాదు. మృతుండైన వాని దేహమును సునకాదులు భక్షించు. ఇదేం తోడురాదు, వెంట వచ్చేది కాదు. చనిపోయిన వాడి దేహాన్ని కుక్కలు నక్కలు తింటాయి. దేహి కర్మంబులు ఆచరించి కర్మబద్ధుండై క్రమ్మరం కర్మానుకూలంబైన దేహంబు దాల్చు. కర్మాలు చేస్తాడు, మళ్ళీ ఆ కర్మకు అనుకూలమైన దేహాన్ని ధరిస్తాడు, మళ్ళీ కర్మ చేస్తాడు. అజ్ఞానంబునని చేసి పురుషుండు కర్మ దేహంబుల విస్తరించు. ఇదంతా అజ్ఞానము. ఓ పెరిగిపోతూ ఉంటాయి. 80 లక్షల రకాలు ఉన్నాయట దేహాలు. వీటిలో ప్రవేశము నిర్గమనము చేస్తూ ఉంటాడు. అజ్ఞాన తంత్రంబులు ధర్మార్థ కామంబులు. ఈ ధర్మము అర్థము కామమనే ఈ పురుషార్థములు అంటున్నారు. ఈ మూడు అజ్ఞానమును ద్వారా కలిగేటటువంటివి. జ్ఞాన లభ్యంబు మోక్షంబు. జ్ఞానాన్ మోక్ష అంటారు. జ్ఞానం వలనే మోక్షము లభిస్తుంది. మోక్ష ప్రదాతయగు హరి సకల భూతంబులకు ఆత్మేశ్వరుండు. ఆయన అందరికీ మోక్షప్రదాత. ఆయనే, ఆయన అన్ని జీవులకు కూడా ఆయనే ఈశ్వరుడు, శాసించేవాడు ఆయనే. కనుక ప్రియుడు కూడా ఆయనే, అందరికీ ఇష్టమే. ఎవరిష్టము అని అంటే ముందు ఏదో చెప్పుకుంటూ వస్తారు, ఏదో మనకు ఉదాహరణలు కూడా చెబుతారు. ఏదో ఒక అమ్మాయిని విద్యాలయంలో నీకు ఎవరిష్టమో రాయమంటే వరుసనే రాసుకుంటూ వెళ్తుంటే ప్రధానంగా ఎవరిష్టమో అని అంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెరిపేసుకుంటూ వెళ్ళిపోతే తల్లి లేదు, తండ్రి లేదు, భర్త లేదు, బిడ్డ లేదు, చివరికి వచ్చేటప్పటికి తనకు తానే ఇష్టమైన కదా. ఏ వ్యక్తికైనా అంతే కదా. తన్ను మించిన ధర్మము మొదలు చెడ్డ బేరము లేదనే కదా చెన్నైసూరి కూడా చెప్పాడు. అలాగే తనకు తాను ఇష్టుడు. ఆత్మకి ఈశ్వరుడు ఆయన కనుక దాన్ని అలా నిలవటానికి ఇంకొంచెం ముందుకెళ్తే జ్ఞానికి కనపడతాడు ఆయన, పరమేశ్వరుడు. ఆయన అందరికీ ఇష్టుడే, ప్రియుడు. తన చేతనైన మహాభూతంబులతోడ జీవసంజితుండై ఉండు. ఈ తన చేతే సృష్టింపబడినటువంటివి అన్నీ ఆయనే. భూమి ఆయన, నీరు ఆయన, గాలి ఆయన, నిప్పు ఆయన, అన్నీ ఆయనే. జీవుడు కూడా ఆయనే. మమైవాంసో జీవలోకే జీవభూత అంటూ ఉన్నాడు. అహమాత్మా కూడా కేశ సర్వభూత ఆశయత్యత. నేనే ఈ జీవతత్వాన్ని కూడా అన్నాడు. అంతా ఆయనే. మరి విడిగా ఉంటే వేరువేరుగా ఉంటాయి, ఆయనతో కలిసిపోతే వేరుండదిక. కనుక నిష్కాములై హృదయగతుండైన హరిని నిజభక్తిని భజింపవలయు. ఏ కోరికలు ఉండకూడదు. ఆయన హృదయగతుడే కనుక ఆ హరిని నిజభక్తిని భజింపవలయు అంటూ ఉన్నాడు ఆయన. మరి ఒక విశేషణము నిజభక్తి అని అంటే సహజమైనటువంటిది. ఏదో ఇతరుల కోసమో తన కోసమో కాదు. ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఇవి ఉన్నాయి భక్తి అని అంటే 81 రకాలుగా విభజించి చెప్పారు భక్తిని కపిల మహర్షి. అక్కడ చెప్పానప్పుడు పని మళ్ళీ చెబుతాను ఇంకొకసారి ఒక సంక్షిప్తంగానే. ఈ భక్తిని మొదలు శ్రవణ కీర్తన స్మరణాదులతో 9 చెప్పాం. ఈ 9 రజ తమ సత్వనే 3 గుణముల ద్వారా 3 9 27 రకాలుగా విభజింపబడతాయి. మళ్ళీ ఇక్కడ ఉత్తమ మధ్యమ అధమ అని మరొక 3 అంటే సాత్విక ఉత్తమ శ్రవణ భక్తి, సాత్విక మధ్యమ శ్రవణ భక్తి, సాత్విక అధమ శ్రవణ భక్తి. ఈ 3 ఉంటారు వినే దాంట్లో. ఇలా ప్రతిదానికి ఒక్కొక్క 3 వస్తే 3 27 81 రకాలు చెప్పాడు. మరి వీటిల్లో ఏ భక్తయ్యా అంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాహ. ఇతరం మొత్తం విడిచిపెట్టేసి తనని మాత్రమే, పరమాత్మనే సేవించుట అది నిజభక్తి అది ఆయన చెప్పాడు. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథు చరణకమల ధ్యానంపున ఎవ్వడైన ధన్యతనొందున్. వారు వీరని కాదయ్యా, ఇక్కడ ఎవరు ఏమీ చెప్పలేదు. దానవులు కావచ్చు, దైత్యులు కావచ్చు, నాగులు కావచ్చు, మానవులు, గంధర్వులు, దేవతలు, ఇక ఏ పేరుతో పిలువబడేవారైనా జీవులందరూ ఒక్కటే కదా. ఎవరైనా సరే లక్ష్మీనాథుని యొక్క చరణ కమల ధ్యానము చేత ఆ ముక్తిని పొందుతారు. ఎవరైనా చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపములను చిక్కడు యుక్తిని భక్తిని జిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధము సుండి. వ్రతములు చేస్తా, క్రతువులు చేస్తా అంటే దొరకడు. దానములు, శౌచములు, శీలములు, తపస్సులు దొరకడు. ఎలా యుక్తిని అంటే తెలివితేటలు, బాగా తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళే ఇప్పుడు ఈ మతాలన్నీ పుట్టించినటువంటి వాళ్ళు, తెలివిగల వాళ్ళే. దర్శనాలన్నీ పుట్టించిన వాళ్ళు తెలివిగల వాళ్ళే. ఈనాటికి కూడా ఉన్నటువంటిదంతా తెలివితోనే, అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది కాదు, యుక్తి అంటారు దీనిని. ఎవడు తెలివి ఎక్కువగా ఉంటే దాన్ని అది కాదు ఇది కాదు అని ఒప్పిస్తారు. అసలు ఈ మొత్తము కూడా అనవసరం. అసలు ఏది నీ తెలివి కాదు. భగవానుడిని చేరటానికి అందరూ సమానులే. నీ తెలివితేటలు కానీ నీ ఏది పనికిరావో, ఆయన యందు నీకుండేటటువంటి ప్రేమ అది కావాలి, అదే భక్తి. ఆయన యందు నీకు అన్నింటికంటే మించి ఆయన యందే ఉంటే, ఇతరమైనటువంటి వాటి యందు అలా లేకుంటే అట్లా దొరుకుతాడు ఆయన. చాలదు భూదేవత్వము, చాలదు దేవత్వము, అధిక శాంతత్వం చాలదు హరిమెప్పింప విశాలోద్యములారా భక్తి చాలిన భంగిన్. నేను భూమి మీద దేవుణ్ణి అన్నా, నేను ఆకాశం మీద దేవుణ్ణి అన్నా, నేను బ్రాహ్మణుడును అన్నా, నేను మహాశాంతముతో ఉంటాను అన్నా, నువ్వు ఏది చెప్పినా, క్షత్రియ వైశ్య ఏది చెప్పినా సరే ఏమీ చాలదయ్యా, ఆయన మెప్పించటానికి భక్తి ఒక్కటే సరిపోతుంది అని చక్కగా చెప్పాడు ఆయన. ధనుజ భుజగయక్ష దైత్య మృగాభీర సుందరీ విహంగ శూద్ర శబరులైన పాపజీవులైన ముక్తికి బోధురు అఖిల జగము విష్ణుడనుచు తలచి. మళ్ళీ మొత్తం అన్ని జాతులు, మొత్తం కులాలు, మతాలు ఎన్ని ఉన్నాయో మొత్తం అంతా విష్ణుదేవుడిని, ఆయనే అఖిలము, ఆయనే సర్వం విష్ణుమయమంటూ వెళ్ళిపోతారు. జై